వైవల్యం కైలాస శివుని దర్శనం వైజన్మ శూన్యం బహుధన్యం సాక్షాత్కారము శివరూపము ఇక పరమంత మగనీయం త్రిపురాంతకుని చూసే భాగ్యము కలిగే జన్మ మోక్షారహం బ్రహ్మమురారి సురాజిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశన లింగం తత్ ప్రణమామి సదా శివలింగం శివ సాగరాన సాగును లోకం హర జగమాయే ఇక లోకం శివ సాగరాన సాగును లోకం హర జగమాయే ఇక లోకం శివగానం నిత్యం ధ్యేయమై జన్మ ధన్యమయే తీరే ఆనందం శంభో